మనిషే మణిదీపం, మనసే నవనీతం. మనిషే మణిదీపం, మనసే నవనీతం. మనిషే మాణిక్యం, మెరిసే వైడూర్యం, కన్నుల్లో అనురాగం, గుండెల్లో అనుతాపం. మనిషే మాణిక్యం, మెరిసే వైడూర్యం, కన్నుల్లో అనురాగం, గుండెల్లో అనుతాపం. మనిషే మణిదీపం, మనసే నవనీతం. ఈమె పేరే మంచితను, ప్రేమ పెంచే సాధుగుణం. ఈమె తీరే స్నేహతను, వాడకం తాభరణం. ఈమె పలుకే ముద్దు గులికే, ప్రేమలులికే తీయదను. మనిషే మణిదీపం, మనసే నవనీతం. మనిషే మాణిక్యం, మెరిసే వైడూర్యం, కన్నుల్లో అనురాగం, గుండెల్లో అనుతాపం. మనిషే మణిదీపం, మనసే నవనీతం. పల్లకి హరిబిల్లు, చుక్కలే అక్షింతల జల్లు. పెళ్ళి పల్లకి హరిబిల్లు, చుక్కలే అక్షింతల జల్లు. సంజ కెంజాయ పారాణి, లేతం బబ్బులే సాంబ్రాణి. పిల్లగాలులే ప్రేక్షకులు, దేవదూతలే రక్షకులు. మనిషే మణిదీపం, మనసే నవనీతం. మనిషే మాణిక్యం, మెరిసే వైడూర్యం, కన్నుల్లో అనురాగం, గుండెల్లో అనుతాపం. మనిషే మణిదీపం, మనసే నవనీతం. ఎదురు చూచిన తొలిరేయి, ముదిత కురులే చెదిరాయి. నిదుర మరచిన నడిరేయి, ప్రియుని పెదవులు నవ్వాయి. అంతలోనే తెల్లవారి, వింత కలలే కరిగాయి. మనిషే మణిదీపం, మనసే నవనీతం. మనిషే మాణిక్యం, మెరిసే వైడూర్యం, కన్నుల్లో అనురాగం, గుండెల్లో అనుతాపం. మనిషే మణిదీపం, మనసే నవనీతం.